అయ్యామి ఆమ్నాయ గంధర్ విదహ ఆమ్నాయం కర్ణం శుచి అని ఇటువంటి పేరు ఉన్నది. వేదానికి వేదాక్షరాన్ని యాగంది ఫలితాది విజాతిని ఒక్కొక్క అక్షరం కూడా సాక్షాత్ బ్రహ్మం చెబుతుంది. వేదంలో ఎన్ని చెప్తే కూడా అంటే ఎక్క చెప్పే గోవింద అనుకుంటే గోవింద గోవింద గోవింద ఎక్క చెప్తే కూడా సాక్షాత్ ఎక్కడనే కళ్యాణం నిర్మాణం చేస్తుంది. అంటే తమిళ గారు ఆయుధం ఈయంగా ఉదర్చారు ఈయంగా ఉదర్చంటే అవతరించిన కృష్ణ పరమాత్ముడు మధురాలు అవతరించారు. పెరిగింది ఎందుకంటే ద్వారకలో రేపల్లెలో తిరువారిపాడిలో అందుకే ఈయంగా ఉదర్చాయి స్థాయి అంటే ఎందుతాయి కృష్ణావతారాన్ని విజయంగా అద్భుతమైన స్వయం ఒక తాయి తిరుమల దగ్గర ప్రార్థన చేస్తుందంట మాకే మీరు కొడుకుతో పుట్టాలి అందువల్ల అందువల్ల తిరుమలని మీరు అవతరించారు. ఇంకొక ఇంకా తప్పకుండా తపస్సు చేశారు మీ అనుభవం పూర్తిగా మాకే లేదు. అందుకే ఇక్కడ పుట్టాలి మధురా క్షేత్రంలో పెరిగింది నేను రేపల్లిలో తిరువారి పల్లిలో గోకులంలో నీళ్ళ ముదర్చారు చడగోవన్ మొయిపాలు వెళ్ళ కడగోవ కాదు సగత్ర సాగోపనిషత్ సమాగమం అటువంటి ఆ సగత్ర సంవిధాయం అని సాక్షాత్ వేదానికి అంతం లేదు ప్రారంభం లేదు. అటువంటి సగత్ర సగత్ర నామానికి ఇప్పుడు కూడా ఉపన్యాసంలో వేయి నామానికి వేయి కర్మలు అని వెంకటేశ్వరి చెప్తున్నారు. ఎందుకంటే అటువంటి వైభవం కలిగిన సగత్ర సాగోపన సమాగమం నమాన్యీంద్రగత్తాయి భగవోగన్ మొయిపాలి వలక ఇదత్తాయి రామాన్యం భగవంతుని అవతరించని ఇక్కడ మధురాపల్లిలో పెరిగిందేమో అక్కడ రేపల్లిలో అంటే ఇదత్తాయి రామాన్యం ఇదత్తాయంటే ఆనందమైపోతుంది కొన్నినాలు పొడగలిస్తాం కోల కొడవై కోసం గుణమాటం కంటినాలు నిలవరించడం కాళాలు ఖాళీ ఎంతలై నిజించడం ముదల వెండి పేరు పిల్లై నన్ను వినయాక మనకిలు అంగి రెండు ముడుపుళ్ళ ఒళ్ళు కండిన పెట్టిలే అడియే కాణమాలిని అని ఆళ్వారు ప్రభుత్వంలో అద్భుతంగా ప్రభుత్వం అనుభవిస్తున్నారు. ఎందుకంటే నువ్వు అవతరించిన నా పనికులు ఇక్కడ పుట్టినా కానీ ఇప్పుడు పిల్లలు పుట్టారు కదా పిల్లలు చదవడానికి యూజ్ చేస్తారు యూజ్ పెట్టే అక్కడే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని తల్లి నేను కూడా అక్కడ పోయి వెళ్ళేశారు లేకుంటే వాళ్ళు కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు. కానీ ముఖ్యమని నేను చూసింది మళ్ళీ పెరిగి ఇంత చదివి ఇంత ఉద్యోగాలు పెద్ద కాకుండా కలెక్టర్ ఒప్పింది మాకు తెలియదు పెళ్లి చేయ పెళ్ళై నది వేలయాక్షమనిస్తాం అటువంటి వైభవాన్ని ఒకటి కూడా నేను చూడలేదని ప్రార్థన చేస్తున్నాట. నది వేలయాక్షం వేలయాక్షంటే కేస్ భగవంతుడు కూడా ఈ లోకానికి మన పిల్లలు కూడా పిండి మార్చని ఉంటారు ఆ వాళ్ళు గేమ్ ఇస్తారు అప్పుడు గేమ్ అంటారు చెస్ క్యారమ్ బోర్డు క్రికెట్ అన్ని అంటారు. కానీ ఇది ప్రేమ భగవంతుడు ఇక్కడ అవతరించి ఇటువంటి అద్భుతమైన వైభవాన్ని లోకానికి అందజేశారు. నది వినయాష్టమనేట్లు అంది ఎన్నుళ్ళ ఉండుకునేలా అటువంటి వైభవాన్ని నేను ఒకటి కూడా చూడలేదు నేను ఒకటి కూడా వినలేదు ఒకటి కూడా దాంట్లో పాల్గలేదు అని చాలా మనుషులు బాధపడ్డారంట. నిరత్తాయి రామాంతం దీన్ని పుట్టినదేమో స్వామి నమ్మాడు నమ్మాడు ఆ కనుకలో నోడుతూనే కదా ద్రావిడ వేద సాగరం ద్రావిడ వేదం అంటే సంస్కృత వేదం ఒకటి ఉంది ద్రావిడ వేదం ఒకటి ఉంది రెండు వేదే చక్షుషి అని స్వామి వేదాంత చేసుకున్నారు కూడా అంటారు. ఏ చక్రు ఎందుకన్నా ఎందుకంటే చెందవలు పడగలయం నిరంజనాలని చెందవలంటే ప్రమిళ వేదం ప్రమిళంలో విజయనగర్ స్వాములు ఉపన్యాసించారు. అందువల్ల నిరంతరాయి రామాంశన్ అక్కడ పుట్టినారు ఇక్కడ పెరిగినారు ఇద్దరికీ సమానమైన ఇప్పుడు భోగమాత్ర సాంగ్రీయ అని శ్రీవాస్తవంలో ఒక సూత్రంగా భోగమాత్రం అంటే కొంత చక్రం ఒక విశేషంగా నవనీతంతో చక్రం ఒక అద్భుతంగా చేస్తున్నారు. ఒక్కరు ఆ ప్రసాదాన్ని అందరికీ అందజేస్తున్నారు. మరియు ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. అటువంటి సగట్ల భాగోపనిషత్ సమాగమం అటువంటి పుట్టిదని నమ్మాడు అంటే పెరిగిందేమో భగవత్ రామాంజన్ వారు. అందుకే ఇదత్తాయి రామాంజన్ మదిరంగన్ రంగు వెళ్ళే ఆంధ్ర తమిళ మరే ఆయనము ఈంద్రము తల్తాయి షడగోపన్ మొయిన్బాయి వెళక ఇదత్తాయి రామాంజన్. అటువంటి శ్రీశైలకున్న మహోత్సవంలో మనమందరూ చేరి భగవద్ అనుగ్రహంలో ఈ వెంకటేశ్వర స్వామి పద్మావతి సమేతుడైన సాక్షాత్ శ్రీనివాస స్వామి వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమో దేవ నభూతో నభవిష్యని అటువంటి భగవంతుడి ప్రజాప్రదాక్షంలో శ్రీశైల పూర్ణ వంశంలో అత్యంత మహోత్సవాన్ని చేస్తున్నారు. అందరూ దాంతో పాల్పడి మన చర్చతో దాంతో పాల్పడి ఆచార్య కటాక్షాన్ని పొందవలసిందిగా ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ.